హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి హార్నే హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్ను మహామహాసూద రంగులే పొందలేని వాణ్ణి యా యా హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం